ఏడు పుణ్యపావనల కథ బంధుత్వ చర్చ. మహేంద్ర పర్వతం మీద ఆకాశగంగా తీరంలో దీర్ఘతపుడు అనే మునిశ్రేష్ఠుడు ఉండేవాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడి పేరు పుణ్యుడు, రెండోవాడి పేరు పావనుడు. వాళ్ళిద్దరు కూడా తపస్సు చేస్తూ ఉండేవాళ్లు. కొంతకాలానికి పెద్దవాడు పుణ్యుడికి ఆత్మతత్వజ్ఞానం కలిగింది, రెండోవాడికి పావనుడికి శాస్త్రజ్ఞానం కలిగిందిగాని అనుభవజ్ఞానం ఇంకా కలగలేదు. పావనుడిలా మధ్యమ స్థితిలో ఉండగా ఒకరోజున తండ్రి మరణించాడు. ఆయన భార్య మొదట్లో కొంతసేపు దుహకించినా త్వరలోనే తెలివి తెచ్చుకొని తన యోగశక్తితో దేహత్యాగం చేసి సహగమనం చేసింది. చిన్నవాడు పావనుడు ఈ విధివిఘాతానికి తట్టుకోలేకపోయాడు. తల్లిదండ్రులిద్దరూ ఒకేసారి పోయేసరికి అక్కడ ఉండలేక వారికి అంత్యక్రియలు చేయాలనే మాటకూడా మరచిపోయి అడవిలో ఆయసరు 18 ఎక్కడికో పారిపోయి ఒంటరిగా కూర్చొని బోరుబోరున ఏడవసాగాడు. అన్నగారు పుణ్యుడు తమ్ముడి కోసం కొంతసేపు చూసి తనే తల్లిదండ్రులకు దహన సంస్కారాలు చేసి తమ్ముడి కోసం వెతుక్కుంటూ వెళ్లి ఒకచోట పట్టుకున్నాడు. తమ తల్లిదండ్రులకు విదేహ ముక్తి లభించినా ఆ విషయాన్ని గ్రహించలేక బోరు బోరున విలపిస్తున్న తన తమ్ముడి అజ్ఞాన దశకు జాలిపడి అన్నగారు తమ్ముడికి ఇలా బోధించసాగాడు. 66 పుణ్యుడు, తమ్ముడు, ఇందుకలా కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తావు? నీ తల్లి తండ్రి ఇద్దరూ ముక్తిని పొందారు. మోక్షానికి చేరినవారి గురించి ఏడవవచ్చా? మోక్షం అంటే ఏమిటి? స్వస్వరూప ప్రాప్తి. వాళ్ళిద్దరూ ఇప్పుడు అఖండమైన అద్వితీయమైన స్వస్వరూపంలో ఉన్నారు. మరి నువ్వో? నువ్వు వాళ్లమీద ఈమె నా తల్లి, ఈయన నా తండ్రి అనే మోహబంధంతో నీకు నువ్వే ముడివేసుకు కూర్చున్నావు. ఒక మాటడుగుతాను చెప్పు. ఈమె ఒక్కతే నీకు తల్లా, ఈయన ఒక్కడే నీకు తండ్రా? పోనీ వాళ్లకు నీవు ఒక్కడివే కొడుకువా? ప్రతి ఋతువులోనూ ఒకే చెట్టుకు 100 కాయలు కాస్తున్నాయి, రాలిపోతున్నాయి. రాలిన వాటిలో కొన్ని మొలుస్తున్నాయి, వాటికి మళ్లీ ప్రతి ఋతువులోనూ 100 కొద్దీ కాయలు కాస్తున్నాయి. అలాగే ప్రతి జన్మలోనూ నీకో తల్లి తండ్రి వస్తున్నారు. పిన్నెల పక్కన ఆకులున్నట్లుగా ప్రతి జన్మలోనూ నీ చుట్టూ బంధువులు చేరుతున్నారు. ఇప్పటికీ ఎన్ని ఋతువులైనాయో, నీకు ఎన్ని జన్మలైనాయో, ఎంతమంది తండ్రులు తల్లులు ఇప్పటికీ మరణించారో, తల్లి తండ్రుల కోసం ఏడవటమే మంచిదని నీ సిద్ధాంతమైతే పాత తల్లిదండ్రులందరికోసం కూడా ఏడుస్తూనే ఉండాలి. అలా నువ్వు ఏడవట్లేదు. ఎందుకని? నీకు పాత జన్మలున్నాయని నీకు తెలీదా? నీకు పాత తల్లి తండ్రులుండేవారని తెలీదా? వాళ్లు మరణించారని తెలీదా? వాళ్లకోసం ఎందుకు ఏడవవు? వీళ్లకోసం ఎందుకేడుస్తున్నావు? కొంచెం ఆలోచించి చెప్పు. నాయనా తమ్ముడు, నువ్వు శాస్త్రం చదువుకున్నవాడివి, నీకు తెలియని విషయం కాదు. ఈ ప్రపంచం అంతా ఒక రకమైన భ్రాంతిగా మనకు కనిపిస్తోంది. ఇది సత్యమనడానికి వీలులేదు, అసత్యమనడానికి వీలులేదు. అందుకే ఇది మిథ్య. పరమార్థం ఆలోచిస్తే ఈ జగత్తులో సత్యమే లేదు. అంటే నీకు నిజమైన మిత్రులు లేరు. జన్మ లేదు, నాశమూ లేదు. మరి ఈ ప్రపంచంలో ఇంత కథ కనిపిస్తోందే. వీళ్లంతా పుట్టటం కనిపిస్తోందే, గిట్టటం కనిపిస్తోందే అంటావా? అవును, కనిపిస్తోంది. ఎడారిలో ఎండమావి నది కనిపిస్తోంది. దానిలో అలలు కనిపిస్తున్నాయి, సుడులు కనిపిస్తున్నాయి. అవి ఎంతో, ఇవి అంతే. ఈ ప్రపంచంలో ఇంతకు మించిన పరమార్థం లేదు. అన్నగారు చేసే బోధ ఇక్కడికొచ్చేసరికి వాల్మీకి మహర్షి సర్గ పూర్తి చేసి మళ్లీ అదే బోధతో పై సర్గ కొనసాగించాడు. ఒక వ్యక్తి చేస్తున్న ఉపన్యాసం మధ్యలో సర్గను ఎందుకు విడగొట్టాడంటే, తక్కిన చర్చను విడదీసేసి బంధుత్వమనే భ్రాంతిమీద చర్చను కేంద్రీకరించి జన్మ పరంపరల తీరును వివరించడం ద్వారా బంధుత్వ భ్రాంతిని పోగొట్టాలనే సంకల్పంతో ఈ రకంగా సర్గ విభాగం చేశాడు. అనిపిస్తోంది, అసలు విషయంలోకి వెళదాం. అన్నగారు పుణ్యుడు తన బోధను కొనసాగిస్తున్నాడు. ఆయసర్ 19 పుణ్యుడు, తమ్ముడు, తల్లి తండ్రి అని బాధపడుతున్నావు. బాగా ఆలోచించు. నిజంగా ప్రపంచంలో తల్లిదండ్రులనే వాళ్లున్నారా? తల్లిదండ్రులు అనే భావన ఉన్నదా? మన తల్లిదండ్రులెవరో మనకు తెలీదు. ఏవేవో కారణాల చేత వీళ్ళు మన తల్లిదండ్రులని నమ్మేస్తాం, భావిస్తాం. బంధుత్వే భావితో బంధుః, పరత్వే భావితః పరః. విషామృతద సేవేహ స్థితిర్భావనిబంధని సర్గ 20 శ్లోకం 3. బంధువు అనుకుంటే బంధువు, శత్రువు అనుకుంటే శత్రువు. ఒక పదార్థాన్ని నువ్వు విషమనుకొని వదిలేస్తున్నావు, అదే పదార్థాన్ని మరో పురుగు అమూతమనుకొని తినేస్తోంది. అది హాయిగా బతుకుతోంది, దాన్ని విషపు పురుగు అంటున్నావు. నువ్వు, నీ భావన నీది, దాని భావన దానిది. ఈ ప్రపంచంలో ఉన్న బంధుత్వాలన్నీ అలాంటివే. ఇప్పుడాలోచించు, నీకు నిజమైన బంధువెవడు? ఈ దేహమే నేననే భ్రాంతిలో నువ్వున్నావని నేననుకోవడం లేదు. అయినా కొంచెం చెబుతా, ఈ దేహమంటే ఏమిటి? ఒక తోలు, దాని వెనకాల రక్తం, దాని వెనకాల ఎముకలు, వాటి మధ్యలో గుజ్జు, ఇంతేకదా? ఇవన్నీ జడ పదార్థాలు. మరి నువ్వో? నువ్వు చేతన స్వభావుడవు, జడమైన రక్తమాంసాదులు నువ్వెట్టా అవుతావు? మరి నువ్వెవరు? ఆలోచించుకో. ఇక్కడ రెండు దేహాలున్నాయి. ఒక దేహం పేరు పుణ్యుడు, మరో దేహం పేరు పావనుడు. ఈ దేహంలో ఒక నేను ఉంది, ఆ దేహంలో ఒక నేను ఉంది. ఈ దేహంలో ఉన్న నేను ఈ రక్తమాంసాదులు కాదు, ఆ దేహంలో ఉన్న నేను ఆ రక్తమాంసాదులు కాదు. అలాగే నీ తల్లిదండ్రులు వారి శరీరంలో ఉన్న రక్తమాంసాదులు కాదు. అలా అయితే పుణ్యుడు, పావనుడు, తల్లి, తండ్రి అనే పేర్లు ఎవరికి సంబంధించినవి? అక్కడి రక్తమాంసాదులకు సంబంధించినవా? వాటిలో ఉండే నేనుకు సంబంధించినవా? ఆలోచించి చెప్పు. సిసి పావనుడు అహా అన్నా, రక్తమాంసాదులు నేను కాదు, కాని లోపల ఉండే సూక్ష్మ శరీరం నేను కాదనటం బావుండదు. పుణ్యుడు, పావనుడు, తల్లి, తండ్రి ఇవన్నీ ఆయా స్థూల శరీరాలలో ఉన్న సూక్ష్మ శరీరాలకు సంబంధించినవే. పుణ్యుడు, తమ్ముడు, అలా అయితే నీ సూక్ష్మ శరీరం జన్మజన్మలుగా ఒక్కటే వస్తోందా? మధ్యలో మారిపోయి కొత్తది వస్తోందా? పావనుడు అన్నా, లింగ శరీరంలో మార్పేమీ ఉంటుంది, అది ఎప్పటినుంచో అలా అనుగతంగా వస్తూనే ఉంది. పుణ్యుడు, మంచిది, అలా అయితే నీ సూక్ష్మ శరీరానికి ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క తల్లితండ్రులున్నారు. పాతజన్మల తల్లితండ్రులంతా మరణించారు, మరీ వారికోసం నువ్వేడవ్వేమీ? పావనుడు అంటే నేను వెనకటి జన్మలలో ఏ గోత్రాలలో ఏ తల్లితండ్రులకు కొడుకునే పుట్టానో తెలుసుకుని దుహకించాలంటావా? పుణ్యుడు, గోత్రాలంటావేమిటి? కొన్ని జన్మలలో నువ్వు మూగాలుగా పుట్టావు, అడవులలో చెట్లుగా పుట్టావు, కొండలలో సింహాలుగా పుట్టావు, నదుల్లో చేపలుగా పుట్టావు, కుగ్రామాల్లో కోతులుగా పుట్టావు, కొన్నిసార్లు ఆయిసర్ 20 రాజకుమారుడిగా పుట్టావు, అడవి కాకిగా పుట్టావు, హైహై దేశంలో ఏనుగుగా పుట్టావు, తాటి చెట్టు మీద పురుగై పుట్టావు, మేడి చెట్టు మీద దోమై పుట్టావు, భోజవృక్షపు తొవ్వలో చీమగా పుట్టావు, అక్కడ్నుంచి సరాసరి నాకు తమ్ముడిగా పుట్టావు. ఇప్పుడు కాదు, ఒకానొక పాత జన్మలో, మరో జన్మలో ఒక పేడకుప్పలో పేడపురుగై జీవితం గడిపి పై జన్మలో నాకు తమ్ముడివయ్యావు, మరో జన్మలో ఒక బోయదాని కొడుకువై పుట్టి ఆపై జన్మలో నాకు తమ్ముడివై పుట్టావు. తమ్ముడు నువ్వే కాదు, నేను అనేక జన్మలెత్తా చిలుకగా పుట్టాను, కప్పగా పుట్టాను, గద్దగా, మొసలిగా, ఇంకా ఎన్నో రకాలుగా. గత జన్మలో శ్రీశైలంలో ఒక ఆచార్య పుత్రుడిగా పుట్టాను, ఇప్పుడు నీకు అన్నగా పుట్టాను. నాకు నా జన్మలు, నీ జన్మలు కూడా తెలుసు. తెలిసి నేను ఎవరికోసం ఏడవాలి? ఏ తమ్ముళ్ల కోసం ఏడవాలి? ఏ తల్లిదండ్రుల కోసం ఏడవాలి? తమ్ముడు, ఈ చిక్కు సమస్య తెగాలంటే ఒక్కటే మార్గం ఉంది. నా బంధువులంటున్నావు కదా, వీటిలో మొదటి పదం నేను కనుక, నేను అంటే ఏమిటో తెలుసుకో. అది తెలుసుకుంటే నేను అనే భావనే ఎగిరిపోతుంది, దానితోపాటు బంధువులనే భ్రాంతి, దాంతోపాటు బంధువియోగ శోకము కూడా ఎగిరిపోతాయి. కనుక తమ్ముడు, ముందర ఈ దుహఖపు పొంగును ఆపుకో, మనస్సులో కోరికల పొంగులు ఆపుకో, హృదయ పద్మంలో ఆత్మసాక్షాత్కారం చేసుకో. అలా చేస్తే సంసారవాసనలని వాటంతటా అవే తుడిచిపెట్టుకుపోయి నిర్మలమైన స్వచ్ఛమైన స్వస్వరూపంలో నువ్వు మిగిలిపోతావు. దాంతో నీకు శాశ్వతమైన తృప్తి కలుగుతుంది. ఆ విధంగా అన్నగారు బోధించేసరికి తమ్ముడు పావనుడికి జ్ఞానోదయమై మనస్సమాధి కుదిరి ధ్యేయవాసనాత్యాగం చేయగలిగాడు. ఆ తరువాత ఆ సోదరులిద్దరూ జీవన్ముక్తులై చాలా కాలం జీవించి ఉండి ఆ అడవిలోనే యథేచ్ఛగా సంచరించారు. కనుక రామ, నువ్వు కూడా అదేవిధంగా నావారు నా బంధువులు అనే భావనను పరిత్యజించి ధ్యేయమైన తృష్ణాత్యాగాన్ని ఆశ్రయించి జీవన్ముక్తుడవై సంచరించు అన్నాడు వశిష్ఠుడు. ఈ ఒక్క ముక్క అనటానికి వశిష్ఠుడు 30 శ్లోకాలు తీసుకున్నాడు. ఎందుకింత సాగతీసినట్టు ఈ ప్రశ్న ఉపశమ ప్రకరణంలోకి ప్రవేశించిన ఏ పాఠకుడికైనా కలిగి తీరుతుంది. నిజానికి ఈ వివరణ విధానంలోనే వశిష్ఠుడి యొక్క బోధన ప్రణాళిక అంతా ఇమిడి ఉంది. ఎలాగంటారా చూడండి. ఈ ఉపశమన ప్రకరణంలో 9 కథలున్నాయి. అందులో 2 కథలు ఇప్పటికి గడిచిపోయాయి. ఒకటి జనక మహారాజు కథ, 2వది పుణ్యపావనుల కథ. ఈ కథల్లో కథేముంది, ఏదో 2 పాత్రల పేర్లు అడ్డం పెట్టుకుని చర్చ పెంచుతూ ఉంటాడు అంతే. నిజానికి స్థితి ప్రకరణంతోనే సిద్ధాంత భాగా బోధ అయిపోయింది. ఇక ఆచరణ భాగా బోధ చేయదలుచుకున్నాడు. అందుకే దీని పేరు ఉపశమ ప్రకరణం. ఉపశమం అంటే చిత్త ప్రశమనం అన్నమాట. దీనికి ఎన్ని రకాల ఉపాయాలుంటాయో ఆ ఉపాయాల వెనుక గల హేతుబద్ధత ఏమిటో వివరించటమే మహర్షికి లక్ష్యం. అయితే ఈ వివరణ ఆయన మనస్సులో పెట్టుకున్న ఆయసర్ 21 యతో వా ఇమాని భూతాని జాయంతో ఏన జాతాని జీవంతి యత్ప్రయంతయ్యభి సంవిశంతి అనే ఉత్పత్తి స్థితి లయలక్రమానికి అతకాలి. అందుకోసం ఆ మహర్షి ప్రకరణంలో ప్రధానంగా గాధి బ్రాహ్మణ కథ అనే కథను ప్రధాన కథగా చెప్పాలని మనస్సులో పెట్టుకున్నాడు. దాని దగ్గరకు చేరే ముందు దాని తర్వాత కూడా చిత్త ప్రశమన మార్గాలలో ఉండే రకరకాల భేదాలను చూపించదలుచుకున్నాడు. ఈ భేదాలను కూడా అడ్డదిడ్డంగా కాక ఒక వరుసలో పేర్చుకుంటూ వచ్చి గాధి బ్రాహ్మణ కథలోకి ప్రవేశింపచేసి మళ్లీ దాంట్లోంచి ఇతర లఘుకథలలోకి ప్రవేశించాలని ఆయన ప్రణాళిక వేసుకున్నాడు. ఆ ప్రణాళికలో భాగంగా ఇప్పటికీ జనక కథ, పుణ్యపావనుల కథ పూర్తయ్యాయి. జనక కథలో ఏదో ఒక ఊహించని సన్నివేశం వల్ల మంచి మాట చెవిన పడి అది గుండెకు హత్తుకుని చిత్త ప్రశమనం ఎలా కలగవచ్చునో సూచించాడు. పుణ్యపావనుల కథలో మధ్యమాధికారులకు ఉత్తమాధికారులు వెంటపడి ఎలా బోధ చేస్తారో ఆ విధానం చూపించాడు. ఇక రాబోయే కథలో అనుకోకుండా సద్విచారణ ప్రారంభమై దానికి రవ్వంత గురు బోధతోడై ఉన్నట్టుండి బుద్ధి వికాసం చెంది ఆత్మజ్ఞానం కలిగే సావకాశం కూడా ఉందని చెప్పదలుచుకున్నాడు. అందుకు పీఠికగా 22వ సర్గ ప్రారంభంలో వశిష్ఠ మహర్షి ఒక మాట వదిలాడు. ఓ రామ, బలిచక్రవర్తికి కలిగినట్లుగా నీకు హఠాత్తుగా బుద్ధి వికాసం కలిగి ఆత్మజ్ఞానం కలుగుగాక అని. వెంటనే శ్రీరాముడు ఆ బలి ఎవరు, ఆ బుద్ధి వికాసం ఏమిటి అని వివరాలడిగాడు. వశిష్ఠ మహర్షి ఇలా మొదలుపెట్టాడు.